98 సింహావలోకనము. యోగవాసిష్ట గ్రంథంలో అసలైన విషయ ప్రవేశం జరిగిన మొదటి ప్రకరణం ఇదే. ఈ గ్రంథంలోని విచారణ అంతా అయ్యతో వా ఇమాని భూతాని జాయంతి ఇత్యాదిగా తైత్తిరీయోపనిషత్తులో చెప్పిన సృష్టిస్థితిలయాల పరిశోధన క్రమంలో సాగబోతోంది. అందుకే ఈ విచారణ క్రమం ఉత్పత్తితో ప్రారంభమైంది. దేశకాలాలు రెంటికీ సరియైన అస్తిత్వమే లేదని నిరూపించటం ద్వారా ఈ కనిపించే జగత్తుకు గల ఉత్పత్తి కూడా శూన్యప్రాయమే అని నిరూపించటమే ఈ ప్రకరణానికి అంతిమ సారాంశం. అయితే ఈ అంశాన్ని రూఢి చేయటం కోసం వశిష్ఠ మహర్షి తీసుకున్న ప్రధాన సూత్రం ఏమిటంటే, నీకు నీ స్వప్న ప్రపంచం ఎటువంటిదో హిరణ్య గర్భుడికి సృష్టికర్తకు నీ జాగ్రత్త ప్రపంచం అటువంటిది అని. అంటే నేను మరో జీవికి స్వప్నంలోని వ్యక్తిని అని నేను ఒప్పుకోవాలి. ఇది అంత తేలికైన పని కాదు. ఈ కష్టతరమైన కార్యాన్ని సాధించేందుకు వశిష్ఠ మహర్షి ఈ ప్రకరణంలో చర్చలతో పాటు అత్యధిక సంఖ్యలో ఉపాఖ్యానాలను కూడా స్వీకరించాడు. వీటిలో కల్లా పెద్దది, ముఖ్యమైనది లీలోపాఖ్యానం. దీని తరువాతది ఈ కర్కటి ఉపాఖ్యానం లేక సూచకోపాఖ్యానం. ఆపైది ఐందవోపాఖ్యానం. ఆ మీదట కృత్రిమ ఇంద్రాహల్యోపాఖ్యానం. మరికొన్ని చిన్న చిన్న కథల తరువాత లవణోపాఖ్యానంతో ఈ ప్రకరణం ముగింపుకు వస్తుంది. వీటిలో మొదటిదైన లీలోపాఖ్యానం 46 సర్గల పెద్ద కథ. దీన్ని అవతరింపచేయటానికి వశిష్ఠ మహర్షి 14 సర్గల పూర్వరంగాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేశాడు. వీటిలో 13వ సర్గ కీలకమైనది. ఈ సర్గలో చెప్పిన విషయాల గురించిన లఘు సింహావలోకనాన్ని మనం మూల గ్రంథంలోనే చేసుకుని ఉన్నాం. ఈ పీఠికాభాగంలో ఆ మహర్షి శుద్ధ చిద్రూపం నుంచి బద్ధజీవుల దాకా గల ఉత్పత్తి క్రమాన్ని మెట్లు మెట్లుగా వివరించాడు. ఈ విషయాలను కథారూపంగా ప్రదర్శించేందుకోసమే ఆయన లీలోపాఖ్యాన్ని చేపట్టాడు. ఈ గ్రంథంలో సామాన్యంగా ఆయన ఏ కథను ప్రారంభించినా తాను ఎందుకోసం ఈ కథను చెప్పబోతున్నాడో ముందుగానే వివరిస్తాడు. కథ అయిపోయినాక ఈ కథ వల్ల ఏమి తేలిందో మరోసారి చెబుతాడు. కాని ముందు చెప్పిన మాటలకు చివర చెప్పిన మాటలకు కొంత వ్యత్యాసం ఉన్నదనే భ్రాంతిని కలిగిస్తాడు. అక్కడ పాఠకుడు తన బుద్ధిశక్తితో సమన్వయాన్ని దర్శించాలి. దానికి సహాయంగా ఉండటం కోసం కథలోని సాంకేతికాంశాలను కొంతవరకు ఆయనే వివరిస్తాడు గాని కొంత పాఠకుడి ఊహకు వదిలిపెడతాడు. అందుకే మూలగ్రంథంలో మనం లీలోపాఖ్యాన కథా విశ్లేషణ, వశిష్ఠుడు చేసిన కథా విశ్లేషణ అనే శీర్షికల క్రింద ఈ కథా సారాంశాన్ని ఆయసర్ 156 చర్చింటమేగాక లీలా సరస్వతుల సుదీర్ఘ చర్చ చివరిలో అచర్చ తిరిగిన మెలికలు అనే పేరుతో చర్చ సింహావలోకనం కూడా చేసుకుని ఉన్నా. వీటిల్లో జాగ్రత్ ప్రపంచ, స్వప్న ప్రపంచ, ఊహా ప్రపంచాలకు గల సామ్యవైషమ్యాలను గమనించుకున్నాం. ఈ ఉపాఖ్యానంలో ప్రతినాయక పాత్రగా విలన్గా వచ్చిన సింధురాజు యొక్క పూర్వజన్మల సాధనా పరంపరల గురించి నిర్వాణ ప్రకరణం యొక్క ఉత్తరార్ధపు చివర్లో విపులంగా చర్చింబోతున్నాడు. కాని ఈ సూచనలేమీ ఇక్కడ ఇవ్వడు. ఎందుకంటే ఈ లీలోపాఖ్యానం ద్వారా వశిష్ఠ మహర్షి నొక్కి వక్కాణించదలుచుకున్నవి రెండే రెండు ప్రధానాంశాలు. ఒకటి, అణువుగర్భంలోనే అనంత బ్రహ్మాండాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. రెండు, క్షణం గర్భంలోనే అనంత యుగ పరంపరలు దాగి ఉన్నాయి అని. ఈ ప్రపంచం మాయామయమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. మాయ అనేది మనస్సంకల్పాత్మకంగా ఉంటుంది. దీన్ని మరింత విస్పష్టం చేయటం కోసమే కర్కటి ఉపాఖ్యానం, సూచకోపాఖ్యానం అనే వింత కథను ఆ మహర్షి స్వీకరించాడు. ఈ కథలో ఒకే జీవికి ఒక జన్మలోనే మొదట కొండంత దేహం, తరువాత సూది అంత దేహం, తరువాత మళ్లీ కొండంత దేహం వచ్చాయి. ఈ పరిణామాల అంతరార్థాలు ఏమిటో మనం ఈ కథాంతంలో కర్కటి కథా సింహావలోకనం అనే శీర్షిక క్రింద చర్చించుకున్నాం. ఈ కథలో కర్కటి రాక్షసి కేవలం తన మనస్సంకల్పబలం వల్ల కొత్త కొత్త శరీరాలను పొందేసిందని చెప్పారు. దీనిని నమ్మవచ్చునా అనే ప్రశ్నకు సమాధానంగా వశిష్ఠ మహర్షి ఐందవోపాఖ్యానం అనే కథను స్వీకరించాడు. ఈ కథలో ఆయందవులనే సోదరులు 10 మంది తమ తపోబలం వల్ల ఎవడికి వాడే బ్రహ్మదేవుడుగా మారిపోయి ఏకకాలంలో తమ తమ సంకల్పానుసారంగా బ్రహ్మాండ పరంపరలను సృష్టిచేశారు. రాబోయే ప్రకరణాలలో చాలా సందర్భాలలో వశిష్ఠ మహర్షి మళ్లీ మళ్లీ ఈ ఆయందవుల ప్రసక్తి తీసుకురాబోతున్నాడు. కథ చిన్నదే అయినా ఈ కథకు ఇంత ప్రాముఖ్యం రావటానికి కారణమేమిటంటే, మనోబలం తీవ్రంగా ఉంటే ఒక జీవి తనకు వేరు వేరు శరీరాలను నిర్మించుకోవటం మాత్రమేగాక బ్రహ్మాండ పరంపరనే కేవల సంకల్పబలం ఆధారంగా నిర్మించి వేయగలడు. అందువల్లనే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా కేవలం హిరణ్యగర్భుడి మనోరాజ్యం మాత్రమే అనే నిరూపణ ఈ కథలో ప్రబలంగా ఉండటమే. ఇంతటి మహిమాన్వితులైన ఆయందవుల కథ చెప్పిన వశిష్ఠ మహర్షి దాని పక్కనే కృత్రిమ ఇంద్రాహల్యోపాఖ్యానము అనే పేరుతో సామాన్య కాముకుల కథ ఒకటి చెప్పాడు. దీనిలో ఇంద్రుడు, అహల్య అనే పేర్లు గల ఇద్దరు కాముకులు కేవలం తమ కామ సంకల్ప బలం వల్ల అనేక జన్మలపాటు దంపతులుగా జన్మించారు. ఇలా మనోబల మహత్యాన్ని వివరించినాక జీవుల శరీరాలలో గల భేదాలను బట్టి వారి మనోబలాలలో ఎలా భేదాలు ఏర్పడుతూ ఉంటాయో వివరించేందుకోసం జీవోపాధులను 14 రకాలుగా విభజించి వర్ణించాడు. ఆ సందర్భంగా జరిగిన జటిల తర్కవాదాలను మనం ఈ మూల గ్రంథంలో పట్టికా రూపంగా ప్రదర్శించుకున్నాం. ఇంత విస్తారంగా జరిగిన ఈ చర్చకు సారాంశమేమిటనే విషయాన్ని ఆ మహర్షి కర్మ నశించినా చాలు, మనస్సు నశించినా చాలు అనే శీర్షికలో విస్పష్టం చేశాడు. ఆయసర్ 157. ఆ సందర్భంగానే మనస్సు యొక్క స్వరూప స్వభావాలను విశ్లేషించటం కోసం ఆయన మనస్సుకు 15 పేర్లు కల్పించి వాటి వివరణ ద్వారా మనస్సు యొక్క స్వరూపాన్ని విశదం చేశాడు. ఇక్కడే చిత్తోపాఖ్యాన బాలకాఖ్యాయకలనే లఘుకథానికలను సంకేత వివరణ పూర్వకంగా ప్రస్తావించాడు. మనస్సు యొక్క తత్వాన్ని గూర్చి ఇంత విపులంగా వివరించినాక కొస మెరుపులాగా లవణోపాఖ్యానం అనే కథను ప్రవేశపెట్టి దాన్ని ఒక్క విడతలో కాకుండా 3 విడతలలో పూర్తి చేశాడు. ప్రతి విడతకి మధ్యలో కొంత చర్చను చొప్పించాడు. రాబోయే స్థితి ప్రకరణంలో దీనికి సమాంతరంగా గాధీ చరిత్ర అనే కథను తీసుకురాబోతున్నాడు. ఆ కథలో కలత్ స్మరణ సత్యం అనే అంశాలలో గల మెలికలను వివరించబోతున్నాడు. దానికి పూర్వరంగంగా ఈ ప్రపంచం ఒక ఇంద్రజాల తుల్యం అని లవణోపాఖ్యానం ద్వారా నిరూపిస్తూ మహర్షి ఉత్పత్తి ప్రకరణానికి ముగింపు పలికాడు. ఈ కథ చివర్లో కూడా మనం ఒక లఘు సింహావలోకనం చేసుకుని ఉన్నాం గనుక ఆ విషయాలను నెమరు వేసుకుంటూ ఇక స్థితి ప్రకరణం వైపు అడుగులు వేద్దాం. జయ గురుదత్త. ఆయసర్ 158.